శారదాంబరం శారదాంబరం చారు చంద్రిగా ధారయిల్ మురుగిడవే శారదాంబరం చారు చంద్రిగా ధారయిల్ మురుగిడవే శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే என்மணியறைக்குள்ளிலுள்ளொரி நிர்மலராக சௌரபம் இங்கு நின்னு பொம்மந்த வாயுவும் அங்கு நின்னருளிலென்னோ சாரதாம்பரம் శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే రాత్రిలెంగిలും భవాన్ వందిడుమెన్నొరాశయాల్ ఇన్ను రాత్రిలెంగిలും భవాన్ వందిడుమెన్నొరాశయాల్ శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే శారదాంబరం చారు చంద్రికా ధారయిల్ మురుగిడవే.